256 కామేశ్వరాహ్లాదకరీ సం భా కామేశ్వరాహ్లాదకరీ ఆహ్లాడః తృప్తిజన్య సుఖం పరమేశ్వరస్య నిత్యతృప్తత్వరూపాసక్తి అహ పరదేవరౌత్మకతయా తం కరోతీతి తథా ఓం కామేశ్వరాహ్లాదకరియే నమ. ఆయానందము ఆ వి కామేశ్వరునకు ఆహ్లాదమును అనగా తృప్తి జన్యమైన యానందమును కలిగించునది పరమేశ్వరుని యొక్క నిత్యతృప్తత్వరూపమైన శక్తి పరదేవతాత్మకమైన యా సుఖమును కామేశ్వరునకు కలిగించునట్టిది గావున కామేశ్వరాహ్లాదకరై యని సంస్తుతి చేయబడుచున్నది